హలో బ్రదర్, అనవసరంగా చేజ్ చేసుకోవద్దు. ఇంతకీ నువ్వెవర్రా? రాజ్, దట్స్ మై నేమ్. ఎవడైతే నాకేంట్రా, నీ ఆటో వాళ్ళంతా మోసగాలే. చూడు, ఎవరు వచ్చేసిన తప్పు అందరు నిందించడం తప్పు. అలా అనుకుంటే అసలు జనాలు ఆటోలనే ఎక్కరు. అయినా ఎక్కుతున్నారంటే మా ఆటో వాళ్ళను నీతివంతులను గ్రహించి. రే, నాకు తెలిసి నెలకు 2 సార్లు మీటర్ రేట్ పెంచాలరా. ఇలా నెల నెల పెంచుకుంటూ పోతే మేమేం కావాలరా? అవును సార్, ప్రభుత్వం నెల నెలకు డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశం నడుతున్నట్టు పెంచుతుంటే మా ఆటో రేట్లు పెంచుకుంటే మా బ్రతుకులు ఏం కావాలి? మా భార్య పిల్లలు ఎలా పోషించాలి? అయినా పాన్, గుట్కా, బీడీ, సిగరెట్, లిక్కర్ వాటిపైన ఎంత ధరలు పెంచినా అడగరు, కానీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల తగ్గట్టుగా మా ఆటో రేట్లు పెంచితే మాత్రం అడుగుతారు ఎందుకు సార్? ఏంట్రా పెద్ద లెక్చరిస్తున్నావు సార్? ఐఎమ్ ఆల్సో గ్రాడ్యుయేట్, కానీ నిరుద్యోగిని. మీరు అన్నట్టు బ్రతుకు దొరకు కోసం ఈ ఆఫ్ట్రాల్ ఆటోను తోలుతున్నాను సార్. నేనే కాదు సార్, నాలాంటి నిరుద్యోగులకు ఎంతో మందికి ఆటో అన్నం పెడుతుంది. ఈరోజు పట్టణాల్లో చదువుకోవడానికి పైసలు లేక రాత్రిపూట పార్ట్ టైం జాబ్లుగా ఎందరో ఆటోలు తొలుతూ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు సార్. అయినా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవాడికి లేనివాడికి ముందుగా గుర్తొచ్చేది ఈ ఆటో వాడే సార్. ఈ దేశంలో 25% నిరుద్యోగ సమస్యను తీర్చేది ఈ ఆటోనే సార్. ఇది ఆఫ్టర్ ఆటో కాదు సార్. అసలు ఆటో వాడంటే తెలుసా సార్? లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. ఆటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. ఆటో అంటని ముందు వాలిపోతాడు, క్షేమంగా నీ గమ్యం చేరవేస్తాడు. మీరిచ్చే చిల్లరకై మురిసిపోతాడు, నీకు తల కొడతాడు. ఆటో ఆటో ఆటో, ఆటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. వాళ్ళన్నది లేదు, చెయ్యెత్తితే చాలు నీ ముందు వాలుతాము. దిక్కుతోచని మీరు అయోమయములో ఉంటే పసిగట్టి పరిగెత్తుకొచ్చి మీకు దిక్కు అవుతాడు. నీ కష్టం తన కష్టమంటూ భావిస్తాడు, నీ గమ్యం తన బాధ్యతంటూ గుర్తిస్తాడు. నీ కష్టం తన కష్టమంటూ భావిస్తాడు, నీ గమ్యం తన బాధ్యతంటూ గుర్తిస్తాడు. లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. ఆటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. రేయి పగలు అన్ని ఊర్లు చుట్టి ముట్టి వస్తాము, ప్రయాణికుల దేవుళ్ళని నమ్ముకొని బతుకుతాం. అటో సారదవుతాము, క్షణమొక యుగ గండవులా జీవిస్తాడు, అయినా చిరునవ్వుతోనే పయనిస్తాడు. క్షణమొక యుగ గండవులా జీవిస్తాడు, అయినా చిరునవ్వుతోనే పయనిస్తాడు. విచిత్రమైన జీవితంలో చిరంజీవి. లేని ఊరు యా యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా, ఆటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా. ఆటో అంటే ముందు వాలిపోతాడు, మీకు తల కొడతాడు. అటో అటో అటో అటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా, అటో వాడు లేని ఊరు యాడ ఉందిరా, మన ఆటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా.